श्रीलक्ष्मीसहस्रे चतुर्थः कारुण्यस्तबकः भजे भुजङ्गशैलेश भुजान्तरपरिष्क्रियाम् तनयाम् दुग्धजलधेः दयामिव कृतोदयाम् भजे भुजङ्गशैलेश भुजान्तरपरिष्क्रियाम् तनयाम् दुग्धजलधेः दयामिव कृतोदयाम् जननि जीवयितुम् जगदर्दितम् दशमुख प्रमुखैः त्रिदशारिभिः जनकयज्ञमहि जठरे जनिम् कृतवती भवती कृपयारमे अकरुणा करुणा ध्रुवमम्बते क्षितितले भवतीम् अवतार्यया आहाहयातु पुरस्थितिवेदनाम् अगमयत् जगदार्ति निवृत्तये अविरत विविध पराधकारिणि अपि मयि देवि दयां करिष्यतीति जननि मम भयातुरस्य धैर्यम् जनयति वायस दानवापदानम् राघवस्य हृदयम् स्थिराघवत् वायसं प्रति नवायसक्रमम् देवि जानकी दया रसात् त्वया पादयोजन कृता द्रवीकृतम् अभ्रे कन्ये जननि महताम् आगसाम् जन्मगेहेषु अस्मादृक्षेष्वपि च करुणाम् आदधासि ध्रुवम् त्वम् साक्षी तस्मिन् युधि दशमुखे सारसाक्षी व्यपेते यातु स्त्रीणाम् कबलनविधिम् याचमानो हनुमान् रामस्तिष्ठतु नाम यो न विदयो जिह्रेति निर्हेतुकम् सुग्रीवैकविरोधिनम् क्षितिसुते సంహృత్య తం వాలినం కారుణ్యాంబునిధి త్వమేవ నియతం క్లిప్తాత్మపీడం యతః రక్షస్త్రీనికరం రరక్షితమపి ఆర్ద్రాగసం వాయసం గురుణాప్లవేన కరుణాత్మనా వినా హరిణాంక సోదరి గుణాంబుధే తవ జననాధియోగ మరణాది వేదనా వరుణాలయస్య తరణాయ కాగతి త్వయ్యేవాయతే కృపా రఘుపతే దేవస్య సత్యం యతః త్వయి దేహి త్వదసన్నిధౌ భగవతా వాలీ నిరాగాహతః నిన్యేకాపి వధం వధూస్తవతు సాన్నిధ్యే త్వదంగవ్యథాం కుర్వాణోప్యవితః పతం నశరణః కాకో వివేకో జితః ద్విపంచగ్రీవాజ్ఞా చకితసముదంతం నిషిచర ప్రపంచ ప్రక్షిప్తః పవనసుతవాలే హుతవః యతో జాత శీతః తమిథ్య భవ సంతాప వివశే కృపా పూరం స్వైరం కిరతు మయి లోకాంబ భవతి విష్ణావుష్ణాం సువంశం గతవతి విబుధ ద్వేషి శోషాయ రోషాతి ఏష్య తద్యోషిదాదశ శతమపి కృపయా క్షంతు కామేవ నూన తే కన్యా జనన్యా గుణమితి నిపుణం కిం వదంతీం విదంతీ పూర్వం సర్వం సహాయాం ఉదయమకురుథాః భోగి శైలేంద్రకాంతే అవితుమిహ దయాతే దేవి మార్గత్యశక్తాని అహమపి శరణార్చీ ಹಂತಮಜ್ಜನ್ ಭವಾಧೌ ಘಟನ ಮುಚಿತಮಾಸೀತ್ ಆವಯೋರ್ ದೈವಯೋಗಾತ್ ಕಲಶ ಜಲಧಿ ಕನ್ಯೆ ಹಾತು ಮೇತ ನಯುಕ್ತಂ ಕಾರ್ಯೇಷು ಕಾರಣ ಗುಣಾಃ ನಿಯತಂ ಭವಂತಿ ಇತಿ ಉಕ್ತಿಂ ಸತಾಂ ಅವಿತಥಾಂ ಅವಧಾರಯಾಮಃ ಚಾಂದ್ರೀಕಲಾಚ ಭವತೀಚ ಪಯೋಧಿ ಮಧ್ಯಾತೆ ಜಾತೆ ಯದಂಬ ಸುಧಯ ದಯಯಾಚ ಶೀತೆ ಆಸಾದಿತೋನ್ನತ ಪದೇಷು ಗಿರೀಶ ಮುಖ್ಯೇಷು ಆರೋಢುಮಜ್ಜನಿಲಯೆ ಶಿಥಿಲಾಭಿಲಾಷ ನೀಚೇತು ಮಾದೃಶಿ ದಯಾರಸ ನಿಮ್ರಗಾತೆ ಪ್ರಾಪ್ತಾದರಾ ಪ್ರವಹತಿ ಅನುರೂಪಮೇತಸಿ ಶೌರಿಶ್ಚಕಾಸ್ತಿ ಹೃದಯೇಷು ಶರೀರಭಾಜಾನ್ ತಸ್ಯಾಪಿ ದೇವಿ ಹೃದಯಂ ತ್ವಮನು ಪ್ರವಿಷ್ಟಾ ಪದ್ಮೇ ತವಾಪಿ ಹೃದಯೇ ಪ್ರಸತೆ ದಯೇಯಂ ತಾಮೇವ ಜಾಗ್ರದಖಿಲಾತಿಶಯಾಂ ಶ್ರಯಾಮಃ ನಿತ್ಯಂ ವಿಶ್ವಂ ವಕಜತಿ ಹರಿರ್ ನಿಗ್ರಹಾನುಗ್ರಹಾಭ್ಯಾಂ ಆದ್ಯೇ ಶಕ್ತಿಂ ವಿಘಟಯತಿ ತೇ ಹಂತಕಾರುಣ್ಯ ಪೂರಃ ಈಶನ್ ನ್ಯೂನಂ ತದಿಹ ದಯಿತಾತ್ ಈಶಿತೃತ್ವಂ ಭವತ್ಯಾಹ ತಕ್ಷೇಷತ್ವಂ ಕಥಮಿತರಥಾ ದೇವಿ ತುಲ್ಯೇಪಿ ಭೂಮ್ನಿ ವಿಹಿತಂ ಜಹತಂ ವಿವೇಕಹಾನಾತಿ ಅಹಿತಂ ಕರ್ಮ ಚ ನಿತ್ಯಮಾಚರಂತಂ ಅಪಯಾತ ಗುಣಂ ಹರಿಪ್ರಿಯೇ ಮಾಂ ಕೃಪಯಾ ಕೇವಲಯೈವ ಪಾಲಯೇಥಾಃ ಕ್ಷಣಮಪ್ಯಸಹಸ್ಥಿತೌ ಜನಾಗಃ ಕಮಿತಾ ನ ಕ್ಷಮಿತೇತಿ ಸ ಪಾನುಕಂಪ ಅವತಾರ ದಶಸು ದೇವಿ ರೂಪೈ ಅನುರೂಪೈರನ್ನು ಗಾಹಸೆ ಮುಕುಂದಂ ಗಲತಿ ಕಲಿತಾಯಾಸೇ ಕಫಾರ್ಗಳಿತೆ ಗಲೇ ಭ್ರಮತಿ ನಯನೆ ಭ್ರಾಂತೆ ಸ್ವಾಂತೆ ಇಯಾಸುಶುಚಾಸುಶು ತ್ವರಯತಿ ದಜ ಜಂತೋರಂತೋಕ್ರಮೇ ಭವತೀಂ ರಮೇ ತ್ವಮಪಿ ಕೃಪಣ ತ್ರಾಣೇ ಪ್ರಾಣೇಶ್ವರಂ ಚ ಪರಾನ್ಮುಖಂ ದುಃಖಾಕ್ರಾಂತಂ ಭವ ಭವಜಲನಿಧಿಂ ದುಸ್ತರಂ ಯೋಗಿವರ್ಯೈಃ ಪಾಪಾನಾಂ ನಃ ತರಿತುಮಧುನಾ ಕಾ ತಥಾ ಲೋಕಧಾತ್ರೀ ಏವಂ ಯತ್ಯಪಿ ಉದಯತಿ ಮತಿಃ ತಾವಕೀಂ ಅಬ್ಧಿಕನ್ಯೇ ಧನ್ಯೇ ದೃಷ್ಟ್ವಾ ತದಪಿ ಕರುಣಾಂ ಧೈರ್ಯಮೇತ್ಯಂತರಾತ್ಮಾ ತಪೋಭಿದಿಶ ಯೋಗಿನಃ ತವ ದಯಾ ಅವಿಂದಂತಯಾಂ ಅಕಿಂಚನ ತಯೈವ ತಾಂ ಅಮೃತ ಸೋದರಿ ಪ್ರಾಪ್ನುಮಃ ಸಮಾಧಿ ಪತವ ಶ್ರಮಾತ್ ಅನುಭವಂತಿ ಯತ್ ದೈವತಂ ತದೇವ ಯಮುನಾ ತಟೀ ತರುಗಣ ಸುಖೇನಾನ್ವಭೂತ್ ಅಪಾರ ಪರಿತಾಪಕೃತ್ ಭವತಪಾತಪಾಂಧಾವಯಂ ಪ್ರಪಾಮಿವ ಸುಪಾವನೀಂ ತವ ಕೃಪಾಂ ಉಪಾಸೀಮಹಿ ಉದಂಚಿತ ಧನಂಜಯಃ ಪ್ರಭುರುದಾರ ಹೇತಿರ್ಯಯಾ ಯಯಾವೃದಧಿಕನ್ಯಕೇ ತಪನಂ ಜಗಶ್ ಶೀತತಾಂ ಕಂಸಾರಹಾತಿ ಪ್ರೇಯಸಿ ಸಂಸಾರಾಬ್ಧೌ ಭ್ರಮನ್ನನಾಥೋಹಂ ಅಂಬತವಸಾಧ್ವಕಂಪಾಂ ಅನುಕಂಪಾಂ ನಾವಮವಲಂಬೇ ಕಂಸಾರಾತಿ ಪ್ರೇಯಸಿ ಸಂಸಾರಾಬ್ಧೌ พระนันนาโทหันอัมบัตวะสัตสวกัมปามอนุกัมปามนาวะมะบลัมเตอิติอัตเรยศรีเวงกตาร์ยดีขิตัสยกฤติชูลักษมีสหัสเรการุณยสตบกัสจตุรทัสสัมปูรณะ